కిష్కింధా కాండ. శ్రీరామ లక్ష్మణులు పంపా సరోవరమును దాటి ఋష్యముఖ పర్వతము ప్రక్కగా పోవుచుండ కొండ శిఖరము నుండి సుగ్రీవుడు వారిని చూచెను. హనుమతో వారి వృత్తాంతము తెలుసుకొని రమ్మని పంపెను. బ్రాహ్మణ వేషముతో హనుమ వారి వద్దకు పోయి వారికి నమస్కరించి వారి వృత్తాంతము తెలుసుకొని తన నిజస్వరూపముతో వారిని తన భుజములపై నెక్కించుకొని ఎగిరి పర్వతముపై వారి నొక చెట్టు క్రింద దించి సుగ్రీవునితో వారి చరిత్ర చెప్పెను. రామునితో సఖ్యము చేయమని చెప్పెను. సుగ్రీవుడు రామలక్ష్మణుల వద్దకు వచ్చి సీత జారవిడిచిన ఆభరణములను చూపెను. సుగ్రీవుడు రావణుని యుద్ధమున కడతేర్చి సీతాదేవిని రామునికి తెచ్చి ఇచ్చదనని ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు తన అన్నయ్యకు వాలి వలన తనకు కలుగుచున్న బాధలను రామునికి నివేదించెను. రాముడు వాలిని వధింతునని వాగ్దానము చేసెను. సుగ్రీవుడు రాముని బలమును పరీక్షించుటకై దుందుభి శిరస్సును 7 తాడి చెట్లను చూపెను. దుందుభి కపాలమును తన కాలుబటన వ్రేలితో పరియోజనముల దూరమున పడున్నట్లు తన్నెను. ఒక బాణముతో సప్తతాళములను కూల్చెను. అప్పుడు సుగ్రీవు విధముగా స్తుతించెను. సుగ్రీవకృతం ఈ కిష్కీం కాం 1వసర దేవత్వం జగతాం నాథః పరమాత్మన సంశేహ మత్పూర్వపుణ్యమై సంగతోద్యమయ సహ త్వాం భజంతి మహాత్మన సంసార వినివృత్తయే త్వాం ప్రాప్య మోక్ష సచిమ ప్రార్థయే 2.ఖం కథం భవం 77 దారాపుత్రాతనం రాజ్యం సర్వం త్వన్మా యే అకృతం అతోహను దేవ దేవేశ నా కాం డొట్కే జన్యత్ ప్రసిదమే 78 ఆనందానుభవం త్వాద్య ప్రాప్తోహం భాగ్యగౌరవాత్ ముదర్థం యతమానేన నిధానమివ సత్పతే అనాద్య విద్యా సంసిద్ధు బంధనం చిన్నమధ్యనః యజ్ఞదానతపః కర్మపూర్తిష్టాదిభిరప్యస నజీవ్యతే పునర్దార్ఢ్యం భజతే సంశ్రుతః ప్రభో త్వత్పాదదర్శనాత్ సద్యోనాశమేతి న సంశేహ క్షణార్థుమపి యచ్చిత్తంత్వై తిష్ఠత్యచంచలం తస్యోజ్ఞానమనర్థానా మూలం నశ్యతి తత్తనాత్ తత్తిష్ఠంతు మనోరామత్వై నాన్యత్రమే సదా రామరామేతి యద్వాణి మధురం గాయతి క్షణం సబ్రహ్మః సురాపో వా ముచ్యతే సర్వపాతకయః నకాంక్షే విజయం రామనచదార సుఖాదికం భక్తిమేవ సదాకాంక్షే త్వయి బంధ విమోచని త్వన్మయకృత సంసారస్త్వడంతో ఓహం రఘుతమ స్వపాద భక్తి మాదిశ్యత్రాహిమాం భవసంకటాత్ పూర్వం మిత్తార్యుదాసీనాస్త్వన్మయ వృత చేతసహ ఆసన్మే ఉద్యభవత్పాద దర్శనాదేవ రాఘవ 86, 87, 88 సర్వం బ్రహ్మేవమే భాతి క్వమిత్రం క్వచమేరిపుహ యాపత్వన్మయబద్ధస్తావద్గుణ విశేషతా సాయావదస్తి నానత్వం తావద్భవతి నాన్యథా యాపన్నానాత్వమజ్ఞానాత్తావత్కాలకృతం భయం అతోత్సాదయమాయాంత్వం దాసీం తవ రఘుతా మమాయాములమిదం సర్వం పుత్రదారాది బంధనం త్వత్పాదపద్మార్పిత చిత్తవృత్తిస్త్వన్నామ సంగీత కథాసువాణి త్వద్భక్తి సేవానిరతౌకరౌ మే త్వదంగ సంగాం లభతాం మదంగం త్వన్మూర్తి భక్తాన్ స్వగురుంచకు పశ్యత్వజస్రం శృణోతు కణః త్వజన్మ కర్మాణి చ పాదయుగ్మం ప్రజత్వజస్రం తవ మంది రాణి అంగానితే పాదరజో విమిశ్ర తీర్థాని బిభ్రత్వహి శత్రుకేతో 99 శిరస్త్వదీయం భగ్మజాద్యైర్జుషం పదం రామ సమత్వజస్రం 92 76వ శ్లోకం నుంచి 91 వరకు తాత్పర్యము. సుగ్రీవుడు మహాత్మా, నీవు సాక్షాత్ జగన్నాథుడవగు పరమాత్మవు. పూర్మజన్మ సుకృతములగు పుణ్య సమూహములచే నీతో మైత్రి కలిగినది. మహనీయులు సంసార దుహఖ నివృత్తికై నిన్ను సేవించుచున్నారు. భార్యలు పుత్రులు ధనము రాజ్యము మొదలగునవి ఇయన్నీయు నీ మాయాజాలములే, సత్యములు కావు. కావున దేవ దేవా, పరమేశ్వర, నేను వాటినపేక్షింపను, నన్నను గ్రహింపుము. నీ పాదసం దర్శనముచే సంసార బంధము వెంటనే తొలగుచున్నది. ఎవడైతే నిన్ను 79 అర్ధక్షణము అయినను నిశ్చల మనస్సుతో ధ్యానించునో, సర్వానర్థములకు మూలమైన అతని అజ్ఞానము నశించును. కావున దేవా, నా మనసెల్లప్పుడును నీయందే నిలిచియుండులాగున ఇతర విషయములను తలంపకుండులాగున నన్నను గ్రహింపుము. ఎవడు ఒక క్షణకాలము రామరామయని గానము చేయునో అతని సమస్త పాపములు వెంటనే నశించిపోవును. రామా నాకు జయముగాని. ప్రాపంచిక భోగములు వద్దు. సంసార బంధమును తొలగించినట్టి నీయందలి భక్తి మాత్రము నాకు సదా యుండులాగున అనుగ్రహింపుము. ఇంతకు పూర్వము నేను మాయావృతుడనై యుండుట వలన ప్రపంచము రాగద్వేషాధికముగా తోచుచుండెను. కాని ఇప్పుడు నీ చరణ సందర్శనముచే సమస్తము బ్రహ్మముగా కనబడుచున్నది. ప్రాణులకు జగత్తు నానా విధములుగా తోచినంతవరకు వారికి మృత్యు భయము తప్పదు. నా మనస్సు నీ పదకమలములందే నెలకొని యుండుగాక. నా వాక్కు నీ నామ సంకీర్తన చేయుగాక. నా చేతులు నీ భక్తులకు సేవ చేయుగాక. నా దేహమెల్లప్పుడూ నీ శరీర స్పర్శ కలిగియుండుగాక. నా కన్నులు నీ దివ్య మూర్తులను, నీ భక్తులను, త్వద్రూపమైన గురు స్వరూపమును చూచుచుండుగాక. నా చెవులు నీ అవతార కార్యములను, నీ చరిత్రలను వినుచుండుగాక. నా పాదములెల్లప్పుడూ నీ మందిరముల యుద్ధకు నడుచుగాక. గరుడధ్వజుడగు రామచంద్ర, నా అవయవములన్నీ నీ పాదధూళి కలిసిన తీర్థములను ధరించుచుండుగాక. నా శిరస్సు శివుడు బ్రహ్మ మొదలగు దేవతలచే నమస్కరింపబడిన నీ పాదముల నెల్లప్పుడు ప్రణామములు చేయుగాక. రాముడు సుగ్రీవుని కౌగిలించుకొనెను. వాలిని యుద్ధమునకు పిలువమని సుగ్రీవునితో రాముడు చెప్పెను. సుగ్రీవుని మెడలో లక్ష్మణుడు ఒక పుష్పహారమును వేసెను. సుగ్రీవుడు వారిని యుద్ధమునకు పిలిచెను. వాలి భార్య తారభర్తను ఎంత వారించినను వెనుక యుద్ధము చేయుటకే బయలుదేరెను. వారిరువురు భీకరముగా పోరాడిరి. రాముడు 80 చెట్టుచాటు నుండి బాణమును సంధించి వాలిపైకి విడిచెను. వాలి నేలకూలెను. వెంటనే రాముడు వాలి సుగ్రీవునిపై చేసిన దురాగతములనన్నింటినీ చెప్పి అందుచేతనే వాలికి దుర్గతి పట్టనదని చెప్పెను. అప్పుడు వాలి రాముని విష్ణు స్వరూపుడుగా తెలుసుకొని ఈ విధముగా స్తుతించెను. రామా, నీవు నా మరణ సమయమున నా ఎదుటనే యున్నావు. నేను ధన్యుడను, నా కొడుకైన అంగదుని యందు దయయుంచుము. నా దేహమందలి బాణమును నీ చేతితోనే ఓడదీయుము అని ప్రార్థించెను. రాముడా బాణమును ఓడబెరికెను. వాలి తన దేహమును త్యజించి పరమపదమును బొందెను. చనిపోయిన తన భర్త శరీరమును చూచి రోదనము చేయుచున్న త్వాకు శ్రీరామచంద్రుడు ఈ ప్రకారము ధైర్యము చెప్పెను. ఈ తారా, ఎవరిని గూర్చి దోహకించుటకు కారణము లేదో అట్టి భర్తకై వ్యర్థముగా దోహకిచెదవేళ. ఈ భర్త దేహమా? జీవుడా, నిజము చెప్పుము. దేహమనగా పంచభూతాత్మకము, జడము, చర్మము, మాంసము, నెత్తుకు ఎముకలు గలది, కాలకర్మ గుణముల వల్ల కలిగినది. ఈ దేహము ఇప్పుడు కూడా నీ ఎదుటనేయున్నది. జీవుని ఆత్మగా నీవు తలచిన ఎడల జీవుడు నాశము లేనివాడు. పుట్టెడు చావడు నిలువడు కదలడు. జీవుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాడు, సర్వగతుడు, అవినాశి, అద్వైయుడు, ఆకాశమువలె అంటబడు వాడు కాదు. నిత్యుడు, జ్ఞానమయుడు, శుద్ధుడు. అట్టి జీవుని గూర్చి దోహకిచరాదు అని బోధించెను. అప్పుడు తారరాముని ప్రశ్నించినది రామ. అయితే కష్టము వంటి జడమైన దేహమునకు శాశ్వతుడు నిత్యుడు అయిన జీవునికి సుఖ దుఃఖ సంబంధమెట్లు కలిగినది? 81. అందులకు రాముడు ఆమెతో,